ఏం చేసుకునేది ఇంత వెన్నెలా, ఎచట దాచుకోవాలి కంటి మిలమిలా. అంటున్నది రాధ కృష్ణ ఆలకించు ఆ బాధ, అంటున్నది రాధ కృష్ణ ఆలకించు ఆ బాధ, అంటున్నది రాధ. చుదను పడుకోనీయదో, పాడు సిక్కు నిలబడనీయదో, ఎదలో వేడి నన్ను బతకనీయదో. అంటున్నది రాధ కృష్ణ ఆరగించు వలపు సుధా. పందిరిలోన మంచు వాన కురిసింది, మంచు వాన చినుకుల్లోన మనసంతా తడిసింది, మనసంతా తడిసింది. గొడుగు పంచలేదురా కథ. మల్లె పూల పానుపు పైన పల్లేరుల మొలచెనురా, పల్లేరుల మోటుదనానికి వైళ్ళంతా నొచ్చెరా. పడక కుదరలేదురా రా రా సక్కనయ్యా, నీ గుండెల్లో రవ్వల్తా కొంగు పరచనీయరా. అంటున్నది రాధ కృష్ణ కృష్ణ రమ్మంటున్నది రా.